ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఆలీఘి గారిచే వ్రాయబడి తెలుగులో కె సురేష్ గారిచే అనువదింపబడిన పాలు పొదుగుతించి ప్యాకెట్ వరకు అనే పుస్తకం. దీనిలో మొదటి భాగం, వేసవికాలంలో ఆవులు కొండలపై గడ్డి మేస్తాయి, లోయలలో పొలాల్లో గడ్డి మైదానాల్లో అవి మేస్తాయి, అవి పగలంతా పచ్చగడ్డి తింటూనే ఉంటాయి. రైతు అతని పనివాళ్ళు పచ్చిగడ్డి కోసి ఎండబెడతారు. చలికాలంలో ఈ ఎండిన గడ్డి పశువులకు ఉపయోగపడుతుంది. చలికాలంలో పశువులు కొట్టాలలో, ఆవులు వెచ్చగా సురక్షితంగా ఉంటాయి. ఆ కాలంలో అవి ఎండిన గడ్డి తింటాయి. వేసవిలో పచ్చిగడ్డి, చలికాలంలో ఎండిన గడ్డి పశువుల ఆరోగ్యానికి మంచిది. ఆవు ఎంత బాగా తింటే అది అంత ఎక్కువగా పాలు ఇస్తుంది. తినేటప్పుడు ఆవు తన పళ్ళు నాలుకతో గడ్డిని కత్తిరిస్తుంది. అది తొందర తొందరగా మింగుతుంది. ఆ సమయంలో గడ్డిని అది బాగా నమలదు. ఆవు నాలుగు పొట్టలలో మొదటి రెండు పొట్టలలోకి ఇలా మింగిన గడ్డి వెళుతుంది. అవును, ఆవుకి నాలుగు పొట్టలుంటాయి. గడ్డి తిన్న తరువాత అది పడుకుని మెల్లగా ఆహారాన్ని నెమరువేస్తుంది. గబగబా మింగిన గడ్డిని అది తిరిగి నోటిలోకి తెచ్చుకుంటుంది. అప్పుడు దానిని తాపీగా బాగా నములుతుంది. అది చూయింగ్ గమ్ తింటున్నట్టు ఉంటుంది. బాగా నమిలిన ఆహారాన్ని మళ్ళీ మింగుతుంది. నెమరు వేసిన ఆహారం మూడవ నాలుగవ పొట్టలలో ఇంకా బాగా జీర్ణమవుతుంది. ఇలా తిన్న ఆహారంలో కొంత భాగం పాలగా మారుతుంది. మిగిలిన ఆహారం ఆవు శరీర అవసరాలను తీరుస్తూ ఉంటుంది. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు నాలుగు. మొదటిది, తిన్న గడ్డి ముందు మొదటి పొట్టలలోకి వెళుతుంది. తరువాత బాగా నమలని గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుంటుంది. తరువాత బాగా నెమరవేసిన గడ్డి మూడవ నాలుగవ పొట్టలలోకి వెళుతుంది. ఈ ఆహారంలో కొంత భాగం పాలగా మారుతుంది. దూడను ఈనిన తరువాతే ఆవు పాలు ఇస్తుంది. ఈ పాలు ఆ దూడకు ఆహారం. దూడ పాలు తాగిన తరువాత కూడా ఇంకా పాలు మిగులుతాయి. దూడ గడ్డి తినటం మొదలైన తరువాత ఈ పాలు మనుషులకు ఆహారం అవుతుంది. ఆవు చాలా పాలు ఇస్తుంది. ఆరోగ్యంగా ఉన్న ఆవు రోజుకి 30 లీటర్ల పాలు ఇస్తుంది. పోయిన వేసవిలో మా అన్న, నేను కొండలలోని పశువుల క్షేత్రానికి వెళ్ళాం. పచ్చిగడ్డి పేడవాసన మొదట్లో నాకు నచ్చలేదు. దానితో ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. కానీ మెల్లగా ఆ వాసనలకి అలవాటు పడ్డాను. తరువాత అవి బాగానే అనిపించేవి. అది పాలు తీసే సమయం. రోజుకు 2 సార్లు పాలు పితుకుతారు. తెల్లవారినప్పుడు మొదటిసారి, సాయంత్రం 2వసారి. పాలు పితకడం మేము చూసాం. ఆవులో పాలు తయారైన తరువాత పొదుగులోకి చేరతాయి. పొదుగు ఒక సంచి లాంటిది. దానికి 4 చన్నులు ఉంటాయి. పాలు తీసేటప్పుడు చన్ను పాలతో నిండి ఉంటుంది. చన్ను నొక్కినప్పుడు ఆ పాలు బయటకు వస్తాయి. రైతు ముందుగా ఆవు పొదుగు కడిగి శుభ్రం చేశాడు. తరువాత వాటిని పిండాడు. కొన్ని పాలు కప్పులో పోసి రుచి చూడటానికి మాకు ఇచ్చాడు. ఆ గుమ్మపాలు వెచ్చగా బాగున్నాయి. ఏ ఆవు ఎన్ని పాలు ఇచ్చిందో రైతు లెక్క రాసి ఉంచుతాడు. రైతు దగ్గర చాలా పశువులు ఉంటే పాలు తీసే యంత్రాలను ఉపయోగిస్తాడు. ఈ యంత్రానికి 4 గొట్టాలుంటాయి.